రాజ నీ రూపు తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీ రూపు తెలిసిందిలే మురిపించు కాలము ముందు దిలే నీ ముందు దిలే తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీ రూపు తెలిసిందిలే అయ్యారు విధి లీలా అనుకుందునా తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీ రూపు కనులేమిటో ఈ కథ ఏమిటో కనులేమిటో ఈ కథ ఏమిటో శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది తెలిసిన